రోబోలు పుస్తకం 13వ భాగం. మనం ఎదుర్కోవాల్సిన మరో సమస్య కూడా ఉంది. రోబోలు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. కంప్యూటర్లు ఇంకా సంక్లిష్టం అవుతూ ఉంటాయి. రోబోల శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా కష్టమైన పనులు చేయగలుగుతాయి. భవిష్యత్తులో రోబోలు చేయలేని పని అంటూ ఏదైనా ఉంటుందా? వివిధ ఉద్యోగాల్లోంచి మనుషులు క్రమంగా తప్పుకుంటూ ఉంటే ఏదో ఒకనాడు ఆ ఉద్యోగాలన్నీ రోబోలు ఆక్రమించవా? ఆర్యూఆర్ నాటకంలోలా ఏదో ఒకరోజు రోబోలు మానవ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాయా? అలాంటి పరిణామం జరిగే అవకాశం తక్కువ. ప్రస్తుతం మనుషులు మాత్రమే చేసే పనులు రోబోలు చేయగలిగినంత మాత్రాన రోబోలకి మనుషులలాగానే తెలివితేటలు ఉన్నాయని కాదు, ప్రోగ్రామ్ చేసినట్లుగా అవి కంప్యూటర్ల చెప్పుచేతల్లో పనిచేస్తాయి అంతే. ఉదాహరణకి, కంప్యూటర్లకి లెక్కలు చేయడంలో మంచి సామర్థ్యం ఉంది. లెక్కలు మనకన్నా వేగంగా తప్పులు లేకుండా చేయగలవు. మనకి అంకగణిత సూత్రాలన్నీ తెలుసు కాబట్టి, వాటిని ప్రోగ్రామ్ చేసింది మనమే కాబట్టి అవి చేయగలుగుతున్నాయి. అలాంటి సూత్రాల సహాయంతోనే కంప్యూటర్ రోబోకి ఎంత వంగాలి, ఎటు తిరగాలి, ఒక పని ఎన్నిసార్లు చేయాలి మొదలైనవన్నీ ఆదేశాలు ఇచ్చి చేయిస్తుంది. కానీ ఇలాంటి పనులు చేయడంలో మనం సమర్థులం కాము. మనుషులకి అంకగణితం తెలుసు, దాని సూత్రాలన్నీ తెలుసు, కానీ అంకగణితం లెక్కలు అదే పనిగా చేస్తూ పోతే బోర్ కొడుతుంది, మెదడు అలసిపోతుంది, చేసే పనిలో దోషాలు దొర్లుతూ ఉంటాయి. మానవ మెదడు సామర్థ్యం వేరే దిశలో ఉంది. దానికి ఊహాశక్తి ఉంది, అప్పురపాటు ఉంది, కొత్త భావాలు తలపోయగలదు, సృజనాత్మకత ఉంది, కొత్త రకాలుగా పనులు చేయగల మార్గాలని ఆలోచించగలదు, ఒక విషయాన్ని కొత్త కోణాల నుండి చూడగలదు. కంప్యూటర్లకి రోబోలకి ఇవేవీ సాధ్యం కావు. వాటికి అది సాధ్యం కానంత వరకు మనలాగా తెలివితేటలని అవి సాధించడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి మానవ లోకాన్ని అవి ఆక్రమించుకోలేవు. కంప్యూటర్లు రోబోలు సృజనాత్మకంగా పనిచేసేలా ప్రోగ్రామ్ చేయటం మనకి చేత కాదు. ఎందుకంటే సృజనాత్మకంగా మనం ఎలా పనిచేస్తామో మనకి కూడా తెలియదు. ఉదాహరణకి, నేను పుస్తకాలు రాస్తాను, చాలా రాస్తాను, అన్ని పుస్తకాలు రాస్తుంటాను కాబట్టి వేగంగా రాయగలను. ఒక అంశాన్ని గురించి నేర్చుకుని దానిని వివరించడానికి ప్రయత్నిస్తాను, వీలైనంత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, సరైన క్రమంలో విషయాలను చెప్పుకొస్తాను, మనసుకి ఎలా తోస్తే అలా వేగంగా రాసుకుపోతాను. కానీ అదంతా ఎలా చేస్తాను? ఏది ముందు చెప్పాలో, ఏది తర్వాత చెప్పాలో ఎలా తెలుసుకుంటాను? నిజంగా అది నాకు తెలీదు. పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఈ పని చేస్తున్నాను కాబట్టి చేసుకుపోతాను. నా బదులు నా పుస్తకం రాయమని ఒక కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయగలనా? అలా రాసిన పుస్తకాన్ని ఒక రోబోతో టైప్ చేయించగలనా? చేయలేను. ఎందుకంటే నేను ఏ సూత్రాలను అనుసరించి అవన్నీ చేస్తున్నానో నాకే తెలియదు. నాకు తెలియని సూత్రాలను అనుసరించి కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయటం అసాధ్యం.